ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా, మరి నిజమా నిజమా? ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది. ఇది నీడా నీడా, మరి వెలుగా వెలుగా? ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది. ఓ ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? నిన్నే విడి నే తొలిసారి నడుస్తున్నా ఒంటరిగా, నీ వంతు గాలిని నాయద నిండా పీలుస్తున్నా ప్రియమారా. చెరి సగమై రే పగలు, ఉంటేనే సృష్టికి అందం, ఒక సగము వేరైపోతే అది శాపం. తీయ తీయని గతముంది, గతమే ఇక మిగిలింది, ఏనాటికి మానదు మానదు నా గాయం. ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? స్వప్నాలలో ఒక సౌందర్యం తారాడనే తానెవరు, ఆమెలి ముసుగును తొలగించేస్తే ఆవేశమై అది నువ్వు. మందార పెదవే తెరిచి మధురంగా నవ్వే విసిరి, వెళుతుంటే ఏమవుతాను ఇకపైన? తన వైపే చూస్తున్నా, గమనిస్తున్నా, చూడలేదని చేస్తున్న ఒక నటన, చూడలేదని చేస్తున్న ఒక నటన. ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా, మరి నిజమా నిజమా? ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది. ఇది నీడా నీడా, మరి వెలుగా వెలుగా? ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది.